ತಥೋ ಸೃಜತ್ತಮ ಕೃಷ್ಣ ಸೂರ್ಯಸ್ಯಾವರಣಂ ಪ್ರತಿ ಯೋಗಿ ಯೋಗೇನ ಸಂಯುಕ್ತೋ ಯೋಗಿನಾಂ ಈಶ್ವರೋ ಹರಿಹಿ. ಯೋಗಿನಾಂ ಈಶ್ವರೋ ಹರಿಹಿ, ಯೋಗುಲಕು ಈಶ್ವರುಡಿನ ಹರಿ, ಯೋಗೀಶ್ವರುಡಿನ ಹರಿ, ಯೋಗೇಶ್ವರುಡಿನ ಹರಿ, ರೆಂಡಿಕ್ಕಡ ಯೋಗುಲಕು ಆಯ್ನ ಈಶ್ವರುಡು, ಯೋಗಮುಲಕು ಆಯ್ನ ಈಶ್ವರುಡು. అటువంటి స్వామి యోగేన సంయుక్తో తన అద్భుతమైన యోగముతో ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ యోగశక్తితో సూర్యస్య ఆవరణం, సూర్యుని చుట్టూ ఆవరణ కప్పి చీకట్లు వ్యాపింపజేశాడు. ఒక్కసారి ఇది తెలుసుకో, అంతేగాని చక్రం అడ్డుపెట్టడం చేయలేదండి. ఇక్కడ దీని యోగశక్తితో చీకట్లను ఆవరింపజేశాడు అంతే. దానితో అక్కడ ఉన్నటువంటి ఆరుగురు వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సాహపూరితులై, ఆహా సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకేముంది, అర్జునుడు ప్రతిజ్ఞ దెబ్బతింది అనగానే ఏమిటి సూర్యాస్తమైందని పైకి తలెత్తి చూస్తున్నట్ట సైంధవుడు. ఇదే సమయం వెయ్యి బాణాన్ని అన్నట్టండి కృష్ణ పరమాత్మ. అక్కడ ఈ సమయంలో వెంటనే వాళ్ళు సూర్యాస్తమయం అయిపోయిందనే భావంతో తేలికపడ్డా పరాక్రమం ఏం తగ్గలేదండి. వాళ్ళు బాణములు వేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళని నిలువరించడానికి ముందు కృష్ణ పరమాత్మ వాళ్ళని సంహరించిన తర్వాత ముందు నిలువరించాలని కర్ణుని దుర్యోధనుని మొదలైన వారందరినీ ఆ సమయంలో సైంధవుడి చుట్టూ మొత్తం చేరుకున్నారు దుర్యోధనులతో సహా. వాళ్ళందరినీ కూడా తన బాణాలతో నిలువరించి గాయపరచి వాళ్ళని తేరుకోనివ్వకుండా చేసి ఇక్కడ అర్జునుడు పరాక్రమేం తగ్గలేదండి ఆ విధంగా చేసి అప్పుడు ఒక అస్త్రాన్ని తీసుకున్నట్టు తిన్నగా. పైగా కృపాచార్యుడు అశ్వత్థామ శల్యుడు వీళ్ళందరూ దెబ్బతిని ఏమి చెయ్యలేక చూస్తూ ఉన్నారండి. ఆ విధంగా వాళ్ళని పూర్తిగా దెబ్బతీసి నిస్సహాయల్ని చేసి దుర్బలుల్ని చేసి అప్పుడు విజృంభిస్తున్నాడు. ఒక దివ్యాస్త్రం తీసుకున్నాడు, అది దాని వజ్రాస్త్రం. దానిపై మంత్రశక్తిని ఆవాహింప చేస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్పాడు, ఒక్కడు గుర్తుపెట్టుకో, అతడి తల కింద పడిందా నీ తల నూరు ముక్కలవుతుందయ్యా అన్నాడు. కానీ తలను కొట్టాలి, ఇది ఎలాగా, చాలా చిక్కొచ్చింది. ఎందుకంటే ఏ అస్త్రం యొక్క శక్తి ఏమిటో నీకు తెలుసు, ఏ అస్త్రం ప్రయోగిస్తే ఈ విధంగా జరుగుతుందో అటువంటి అస్త్రాన్ని తీ నువ్వు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొన్ని అస్త్రాలు కొన్ని శక్తులు ఉంటాయి, అక్కడొకటి అక్కడే పడేస్తుంది, కొన్ని అస్త్రములు తీసుకుపోయి ఎక్కడో పడేస్తాయి. ఇప్పుడు నువ్వు అలాంటి అస్త్రాన్ని వాడాలి. ఎందుకంటే వీళ్ళ నాన్న వృద్ధక్షత్రుడు అనేవాడు ఉన్నాడు. వీడు పుట్టగానే జయధృతుడికి పుట్టగానే ఆకాశవాణి ఒక మాట చెప్పింది, ఇతడు కొన్నాళ్ల తర్వాత ఒక మహాయోధుడి చేత ఇతడి తల తెగబడుతుంది అని. ఇక్కడ అయితే తెగిపడుతుంది అని చెప్పగానే వృద్ధక్షత్రుడు బాధపడి తాను తపస్సు చేసి భగవంతుడిని కోరుకున్నట్ట, ఎవడైతే వీడి తల పగలగొడతాడో తల నేల మీద వేస్తాడో, ఎవడి వల్ల వీడి తల నేల మీద పడుతుందో వాడి తల నూరు ముక్కలొగ్గాక అన్నాడు. కనుక నువ్విప్పుడు బాణం వేస్తే సహజంగా నేల మీద పడుతుంది, కానీ నీ తల నూరు ముక్కలవుతుంది, ఏం చేస్తావు? అందుకు ఎలా వెయ్యాలో వేయి. అది అక్కడ వృద్ధక్షత్రుడు ఇక్కడ దగ్గరలో ఉన్న సమంత పంచకానికి ఆవల తపస్సు చేసుకుంటున్నాడు. వాడి దగ్గర వాడి చేతులు పడేట్టు కొట్టన్నట్టు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు ఆ దివ్యమైన మంత్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం తీసుకుపోతుందట, దాని గమ్యం నిర్దేశించి ప్రయోగించాడు. ఇది మంత్రశక్తికి ఉన్న మహిమండి. నిర్దేశించి ప్రయోగిస్తూ దాని గగనంలో ఎక్కడ ఆగకుండా మళ్ళీ ఏ ఒక్కరు అడ్డకుండా ప్రయాణం సాగేటట్టు చేయిస్తున్నట్టు శక్తితో. అటు చేస్తూ ఉండగా ఇటు విజృంభిస్తూ ఉన్నారు మిగిలిన వారు. వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు, ఆహాకారాలు రేకెత్తే ఎప్పుడే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడే అప్పుడే సంధ్యావందనం చేసుకుని ధ్యానంలో కూర్చున్నట్ట వృద్ధక్షత్రుడు. వెళ్ళి వాడు ఒళ్ళో పడిందండి. అది ధ్యానంలో ఉన్నాడు కనుక ఒళ్ళుపై తెలియలేదు. తర్వాత మామూలుగా ధ్యానముగా లేచి నిలబడ్డట, లేచి నిలబడగానే ఒంటి నుంచి కింద పడిందిట. ఎవడి చేతిలోంచి ఆ తల కింద పడిందో వాడి తల ముక్కలైంది. వెంటనే వృద్ధక్షత్రుడి తల 100 ముక్కలైందండి. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం. సైంధవవధైనది ప్రతిజ్ఞ నిర్వహించుకున్నాడు, నిజం చేసుకున్నాడు అర్జునుడు. పాండవ సేనలో ఉత్సాహధ్వనులు విజయోత్సాహము జయ జయధ్వానాలు వెళ్ళాయి. వెంటనే రథాన్ని చాకచక్యంగా శత్రుమధ్యం నుంచి తీసుకువచ్చి తిన్నగా యుధిష్ఠిరుని వద్దకు తీసుకువచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆ వచ్చిన వెంటనే ఆ తర్వాత అక్కడ అలముకున్న చీకట్లన్నీ తొలగిపోయే కృష్ణుని యొక్క మహిమ చేత అప్పుడు వీళ్ళందరూ గ్రహించారు, అర్జునుడు సకాలానికే చేశాడు అని. ఈ చీకట్లు మాయ చీకట్లు అంతే, అవి వచ్చే ఇంకా సూర్యాస్తమయం కాలేదు. సూర్యాస్తమయం లోపలే శిరఛేదం జరిగింది గనక అర్జునుడి సత్యప్రజ్ఞకి దేవతలే కుసుమృష్టి కురిపించారు, కృష్ణుడు అనుగ్రహించాడు. శివానుగ్రహం యొక్క మహిమ ఇదంతా కూడా. ఈ విధంగా జరిగినది. తిన్నగా యుధిష్ఠిరుని వద్దకు రాగానే యుధిష్ఠిరుడు ఆనందోత్సాహంతో అర్జునుడిని కౌగిలించుకున్నాడు. అర్జునుడు కృష్ణ సహితుడు యుధిష్ఠిరునికి పాదాభివందనం చేశాడు, అందరూ ఆనందించారు. ఈ సమయంలో దుర్యోధనుడికి ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు లేదో అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, సాయంత్రం లోపల కానీ చంపకపోతే నిప్పుల్లో దూకుతాడని. కానీ అక్కటి మనం కాపాడగలిగితే ఆ నిప్పుల్లో దూకుతాడు, ఇంకేమైంది మొత్తం పాండవ సేన దెబ్బ తినేసింది. ఇది వాడి యొక్క కుత్సితమైన ఆలోచన. ఇందులో జయద్రథుడిని కాపాడనే తాపత్రయం కంటే ఈ ప్రతిజ్ఞ నెరవేరకుండా ఉండే చేయాలనే ఉత్సాహం ఎక్కువ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలాంటి వాడు ఒక్కసారి డీలా పడిపోయి ఏమిటయ్యా అర్జునుడు, నా మహారథులందరినీ యుద్ధంలో ఓడించాడు, ఎంతమందిని కాపలాగా పెట్టుకున్న ఎన్ని వ్యూహాలు, వ్యూహాన్నంతటిని ఛేదించి అలవోక సైంధవుని సంహరించాడే, ఒక్కడు కూడా వారించలేకపోయాడు. ఈ కర్ణుణ్ణి నమ్ముకుని ఎంత పనిచేశాను అన్నట్టు ఇప్పుడు వచ్చింది మాట. ఈ కర్ణుని ఆసరాతో నేను యుద్ధానికి సిద్ధపడ్డాను, నిజానికి ముందే చెప్పి ఉంటే నేనేదో సంధికి ప్రయత్నించి వాళ్ళతో శాంతి చేసుకునేవాడిని కదా. అప్పుడు కృష్ణుడు చెప్పాడు వినలేదు, గడ్డిపోతలా తీసి పారేశాను. ఎందుకు? కర్ణుడి మీద ఆసరాతో. ఆ కర్ణుడే యుద్ధంలో పలుమార్లు ఓడిపోయాడు. అర్జునుడు 11 అక్షౌహిణులు నాకున్నాయని గర్విస్తూ ఉంటే 7 అక్షౌహిణుల సేనను సంహరించాడు. ఇప్పుడు చేసేదేమున్నది అని చెప్తూ ఏడుస్తూ ద్రోణుడి దగ్గర అంటున్నట్టు, చూసావు ఎంత పనిచేశాడో. ఆ సింధురాజును కూడా సంహరించాడు. ఆ సింధురాజు కూడా నీ శిష్యుడే, అతన్ని సంహరించాడు చూసావా. పైగా నా కోసం ఇంతమంది దెబ్బతింటే ఈ భూమి చీలిపోయిన లోపలికి లాగేసుకుంటే బాగుండు అనిపిస్తోంది ఇక్కడ. అందుకు ఇంక నేను చేసేదేమున్నది, అగ్నిలో ప్రవేశిస్తాను, నన్ను నేను సంహరింపజేసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడు ద్రోణుడు చెప్తున్నాడు ఇక్కడ, భూరిశ్రవుడు మరణించినప్పుడు సాత్యకు యొక్క పరాక్రమాన్ని చూసావు కదా నువ్వు, అదేవిధంగా అర్జునుడి పరాక్రమాన్ని చూసావు. ఇన్ని చూస్తూ వాగ్బాణాలతో నన్ను ఎందుకయ్యా మాటి మాటికి హింసిస్తావన్నాడు ద్రోణుడు. ఎందుకంటే నువ్వు కేవలం పాండవ పక్షపాతివి కనుకనే అర్జునుడు విజయం సాధించాడన్న మాట అంటూనే ఉన్నాడండి ఇతను. ఎందుకయ్యా వాగ్బాణాలతో హింసిస్తావు, నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను అర్జునుడిని జయించలేము నేను కూడా అని చెప్తూనే ఉన్నాను, వినడం లేదు. అందుకే నీకు యుధిష్ఠిరుని బంధించిస్తాననే మాట ఇచ్చాను, అర్జునుడు లేకపోతే ఎవరినైనా కొట్టగలను. ఈ అర్జునుడు భీష్ముడిని పడగొట్టగలిగాడు, శిఖండిని అడ్డం పెట్టుకుని అన్నా కూడా భీష్ముడిని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. శిఖండి నిజానికి అడ్డా అంటే శిఖండితో యుద్ధం చేయడానికి ముందుందంతా ఆమె, అది తెలుసుకోవాల్సినది. అందుకు భీష్ముడు యుద్ధంలో పడిపోయినప్పుడే కౌరవ సేనకి ఇంకా మంచి రోజులు వెళ్ళిపోయాయని తెలుసుకోవాలి, నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు నన్ను ఇష్టానుసారం మాట్లాడుతున్నావు, ఏమైనప్పటికీ వాగ్బాణాలతో నేను చాలా బాధపడ్డాను నీ వల్ల. ఇదిగో ఇప్పుడు మహాసంగ్రామంలో నేను ప్రవేశిస్తున్నాను, ఈ కురుసృంజయాది సేనలన్నీ ఏవైతే పాండవుల వైపు వెళుతున్నాయో వారు ఇటు కౌరవులు అందరం కలిసి ఇప్పుడు యుద్ధం. ఈరోజు నా ప్రకటన ఏమిటంటే ఇవాళ రాత్రి కూడా యుద్ధం జరుగుతుంది అని చెప్పండి. రాత్రి యుద్ధానికి ప్రకటన చేశారు, ఆ రాత్రి యుద్ధానికి అందరూ సిద్ధపడ్డారు, అటు ఇటు కూడా యుద్ధం సిద్ధపడుతున్నది. అప్పుడు ద్రోణుడి విజృంభణ ఆ రాత్రి వేళ చాలా అద్భుతంగా ఉన్నదని ఇక్కడ ఇక్కడ రాత్రి యుద్ధ వర్ణన చాలా చిత్రంగా ఉంటుంది. భారతంలో సంఘటన ప్రాధాన్యం వల్ల మనం విషయ వివరణ ప్రాధాన్యాన్ని తీసివేస్తాం. రాత్రి యుద్ధం ఎలా ఉంది, రాత్రి యుద్ధం ఎలా చేశారు అంటే అప్పటికున్న టెక్నాలజీని చూస్తే ఆశ్చర్యపోతామండి మనం. అప్పుడు దీపాలు వెలుగుతున్నాయట రాత్రిపూట, దీపాలు ఎలా పెట్టారంటే స్పష్టముగా రణభూమి అంతా కనబడుతుంది, వివిధమైన స్థలముల్లో దీపాలు ఉంచారు, రథాలపై దీపాలు ఉన్నాయట, ఏనుగులపై కుంభస్థలాలపై దీపాలు ఉన్నాయట, ఆ దీపాలు ప్రగాఢంగా వెలుగుతున్నాయట. అంటే వెలుగుతున్న దీపాలు పెడతారు, ఒత్తులు కావు అవి, దీన్ని బట్టి ఏం పెట్టారో ఆలోచించాలి. ఇంకోటి చెప్తాడు, ఒకటి ఆర్పితే మిగిలినవన్నీ ఆరిపోయే దీపాలు, ఒకటి వెలిగిస్తే ఒకేసారి అన్నీ వెలిగే దీపాలు పెట్టారు అంటే అప్పుడు ఎలాంటి సాంకేతిక విజ్ఞానం ఉండేదో మనం ఆలోచించుకోవాల్సింది ఇక్కడ. మొన్న ఎవరో ప్రశ్నిస్తున్నారు, మీరు ఏది చెప్పినా మా వేదాల్లో ఉందే పురాణాల్లో ఉందని మొదలెడతారండి, ఏమిటండి మీరు సాధించారు అని. అందుకే వేదాల్లో అన్నీ ఉన్నాయి ఈషా, నువ్వు చదివేవా వేదాలు లేవని చెప్పడానికి, ఉన్నాయని చెప్పడానికి నువ్వు చదివేవా, చదివాం ఉన్నాయి, రామాయణం చెప్తుంది, భారతం చెప్తుంది ఉన్నాయి. మరి ఏమిటి లేకుండా పోయిందంటే ఇప్పటికీ వేద పురాణాలు ఆధారం చేసుకుని కనిపెడుతున్న కొత్త కొత్త వైజ్ఞానిక సత్యాలు ఉన్నాయి. మీకు తెలిసో లేదో ప్రపంచంలో మొట్టమొదటి వైజ్ఞానిక దేశం భారతదేశమే ఇది, మీరు తెలుసుకుని మీ పిల్లలకి చెప్పండి. ఈ మాట మీకు అంగీకరించకపోతే మైఖేల్ డానినో అనేటువంటి ఒక ఫ్రెంచ్ అతను ఈ మధ్య ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ అనే పుస్తకం రాశాడు, అందులో యువత కోసం భారతీయుల విజ్ఞానం అంటే ఏమిటో చెప్పాడు. మనం విజ్ఞాన దేశంలో మర్చిపోతున్నాం, ఒక ఆర్కిటెక్చర్, ఒక యుద్ధ విద్య, ఒకటేమిటి నిర్మాణ విద్యాశాస్త్రం చెప్పాలంటే మన ఆలయాలు పరిశీలించండి, ఒక కేవలం పవిత్రమైనటువంటి కట్టడాలు మాత్రమే కాకుండా అనేక భయంకరమైన తుపాలను కూడా ఎదుర్కొని నిలబడుతూ ఏమిటా శిల్పం, ఏమిటా విధానం, ఏమిటా ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎప్పుడైనా ఆలోచించామా? అలా ఆలోచించలే. ఏదో పవిత్రం కొబ్బరికాయలు కొట్టొచ్చి పెట్టిన విగ్రహాలకు అరటిపళ్ళు పసుపు కుంకాలు పూసి పాడు చేస్తున్నామే తప్ప విజ్ఞానాన్ని మనం పరిశీలించడం లేదు. మన యొక్క నిర్మాణ విజ్ఞానం, అలాగే శస్త్రచికిత్స గురించి నిన్ననే చెప్పుకున్నాం, ఒకటేమిటి అనేక శాస్త్రాలకు ఆది భారతదేశం. అందుకే అప్పుడు చేసిన వర్ణనలో కనబడుతున్నాయి. ఇప్పటికి కూడా భారద్వాజ వైమానిక శాస్త్ర ఆధారంగా నూతనమైన పరికరాలను మన వాళ్ళు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రపంచానికి భౌతికమైన ఆధ్యాత్మికమైన ఏ జ్ఞానాన్ని అయినా ఇవ్వగలిగే దేశం భారతదేశం మాత్రమే. ఆ విషయాన్ని పరిశీలించాలి. ఈ విధంగా ఇక్కడ అద్భుతమైనటువంటి కాంతులు అలంకరింపబడి ఉన్నాయి. ఆ కాంతుల మధ్యలో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడ అప్పుడు దుర్యోధనుడు ఏడుస్తూ కర్ణుడితో అంటున్నట్ట, చూడు ఆ ద్రోణుడిపై ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఆయన ఇలాంటి పని చేస్తున్నాడంటే. కర్ణుడు ఒక్కసారి అంటాడు, మాటి మాటకు నువ్వు అంటున్నావు కానీ చాలా తప్పు సుమా, నీకు వీరుడి లక్షణాలు తెలియవు. నేను ద్రోణుని పరిశీలిస్తున్నాను, ఒక మహావీరుడు, అస్త్ర సంపన్నుడు, సాయశక్తులా ఎంత యుద్ధం చేయాలో అంత చేస్తున్నాడు మహానుభావుడు. వయసుకు మించి, ఎంత తెలుసా ద్రోణుడి వయస్సు? 400 ఏళ్ళు. అప్పటికి ద్రోణుడి వయస్సు 400 ఏళ్ళు. ఇలా ఉంటారండి అంటే కొండలోంచి పుట్టినటువంటి ఒక మహాతపస్వి, భరద్వాజ మహర్షి తేజస్సుతో పుట్టినటువంటి వాడు మహాతపస్వి. తపశక్తి సంపన్నులు మనకంటే 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటూ ఉన్నారు. అంతే 20 ఏళ్ళకి షుగర్ తెచ్చుకుని 40 ఏళ్ళకి ఠపీయమంటున్నటువంటి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారని డౌట్ కలగడం సహజం. ఇది ఎందుకంటే యోగములు ఇవన్నీ మనం ఇప్పుడు నేర్పట్లేదు. అలాంటి యోగ విద్య కలిగిన వాడు మహాతపశక్తి సంపన్నుడు, అంత వృద్ధుడు అయినప్పటికీ తన యొక్క శారీరకమైన వృద్ధ లక్షణాన్ని కూడా లెక్కించకుండా 16 ఏళ్ల యువకుల్లో యుద్ధం చేస్తున్నాడు. నేను పరిశీలిస్తున్నాను, ఆయన ఏమి పరాక్రమం, అలాంటి ఆయన నువ్వు మాటి మాటికి ఇలా అనడం తప్పు సుమా అన్నాడు ఇక్కడ కర్ణుడు. ఇంత కర్ణుడికి ఎందుకు బుద్ధి వచ్చిందంటే గతం అంతకుముందే తిట్టాడు కర్ణుడిని కూడా ఈయన, అందుకుముందే చెప్తున్నాడు ఇక్కడ. పైగా రణభూమిలో నువ్వు నన్ను కూడా అన్నావు, నేను ద్రోణుడు అందరం కూడా ఒళ్ళు దాచుకోకుండా నీకోసం పాటు పడుతున్నావు, మీకు తెలుసుకో. నువ్వు ఈ మాట్లాడడం వల్ల మాకేవో ఉక్రోషాలు వస్తాయని అంటున్నావు కానీ మనస్సు గాయపరుస్తున్నావు, తప్పు సుమా. నీకోసం మేము అందరం ప్రయత్నిస్తున్నాం. పైగా అర్జునుడు సైంధముడిని సంహరించడానికి వచ్చినప్పుడు మేము ఎంత కష్టపడ్డామో నీకు తెలియదు. అయితే దైవం వారి వైపు ఉంది, అదృష్టం వారి వైపు ఉంది, దురదృష్టం మన వైపు ఉంది, అదొకటి తెలుసుకో సుమా అని చెప్పాడు. దానితో మళ్ళీ యుద్ధం మొదలైంది. దుర్యోధనుడికి యుధిష్ఠిరుడికి పెద్ద యుద్ధం జరిగింది ఈ రాత్రివేళ. ఆ రాత్రివేళ విజృంభించిన శక్తుల్లో భీముడు మొదలైన వారందరూ కూడా పరాక్రమించి యుద్ధం చేస్తూ ఉండగా ఆ సమయంలో అసుర శక్తులు ఒకటి విజృంభిస్తున్నాయి. అసుర శక్తుల్లో అప్పుడు భీముడు, అర్జునుడు, కర్ణుడు మొదలైన యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు పరాక్రమం మహాతీవ్రంగా విజృంభిస్తుంది. అలాంటి కర్ణుడిని భీమసేనుడు అడ్డుకుంటున్నాడు. భీమసేనుడి ముందు నిలబడలేకపోతున్నాడు కర్ణుడు. ఆ సమయంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అర్జునుడిని పంపాలా, ఇది పెద్ద ఆలోచన. కృష్ణ అర్జునుడిని పంపాలి అని యుధిష్ఠిరుడు అంటే ఇప్పటి నుంచి కాదు అర్జునుడు, ఇప్పుడు ఘటోత్కచిని గురిపించండి అన్నట్టు. ఇక్కడ కృష్ణుని స్మరించగానే ఘటోత్కచుడు అక్కడికి వచ్చాడు. ఘటోత్కచుని చెప్తున్నాడు, మన సైన్యాలన్నింటి నువ్వు ఒక్కడివి రక్షించగలవు గనక సాత్యకి భీముడుతో పాటు నువ్వు కూడా ఉంటూ కర్ణునితో ద్వంద్వ యుద్ధం చేయని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు కర్ణుడిని ఎదుర్కొనడానికి ఘటోత్కచుడు వచ్చాడు. ఘటోద్గజుడి యొక్క పరాక్రమానికి నిలబడలేకపోతున్నాడు కర్ణుడు, అతని సేనలు. ఘటోద్గజుడు తన పరాక్రమము మాయాయుద్ధము అసుర విద్యలన్నీ చూపిస్తున్నాడు. అసురు విద్యలను కొట్టాలంటే అసురు శక్తులు రావాలి. ఈ లోపలకు అసురుడు వచ్చేటండి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, వాడు అసురుడు, వాడికి ఎన్ని మాయలుంటాయో క్షత్రియులని మీకు తెలియదు, ఏదో అస్త్ర విద్యలతో మాయాఛేదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కర్ణుడు, కానీ వల్ల కాదు. అతను ఎదుర్కొనాలంటే నేను సమర్థుణ్ణి, నేను జటాసురుడి యొక్క కొడుకుని, ఈ జటాసురుడు మా నాన్న, అతన్ని భీముడు సంహరించాడు, అప్పటి నుంచి నువ్వు ప్రతీకారం ఉంది, అందుకే నీ వైపు నేనుంటూ నేను సంహరిస్తాను ఘటోత్కజుని అంటే శభాష్ వెళ్ళన్నట్ట దుర్యోధనుడు. అప్పుడు తిన్నగా వెళ్ళాడు. అతని పేరు అలంబుషుడు, ఆ రాక్షసుడు. అతను వెళ్ళి ఘటోత్కచుడు యుద్ధం చేస్తే ఘటోత్కచుడు అలవోకగా అలంబుషుని సంహరించాడు కొంతసేపటి యుద్ధం తర్వాత. ఇటు తర్వాత మరొక రాక్షసుడు వచ్చేట, వాడి పేరు అలాయుధుడు. హలాయుధుడు కాదండి ఇది, జాగ్రత్తగా చూడాలి, పదాలు సరిగ్గా పలకకపోతే హలాయుధుడు అంటే బలరాముడు కదని మళ్ళీ వచ్చాడనమాట అనద్దు. ఆయన తీర్థయాత్రలో ఉన్నాడు, ఆయన తేవద్దు అనవసరంగా. అలాయుధుడు అకారం, అల్లో అకారం, అలాయుధుడు ఈయన వచ్చాడు. ఆయన ఎవరై అంటే బకాసురుడు బంధువుట. బకాసురుడు ఇతను ఎవరెవరు బంధువులు చెప్తున్నాడు, బకాసురుడు, హిడింబాసురుడు, కిమ్మీరుడు, వీళ్ళు ముగ్గురు అతడు బంధువులు. మా బంధువులంతటినీ భయంకరంగా సంహరించాడు భీముడు, నాకు ప్రతీకారం ఉంది కాబట్టి నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఇది ఏదో దుర్యోధనుడు అందరూ కలిసి వస్తున్నారండి రాక్షసుడు. సరే వాడు పోయాడు కానీ వీడి మీద ఆశ, వీడు వెళ్ళాడు. భీముడు అలాయుధుడిని చాలా అద్భుతంగా ఎదుర్కొని యుద్ధం చేస్తాడు. చివరికి ఘటోత్కచుడు వచ్చి అలాయుధుని సంహరిస్తాడు. అలాయుధ సంహారం కూడా అయిపోయింది ఎప్పుడో ఘటోత్కచుడి యొక్క విజృంభణిని కౌరవ సేనలు తట్టుకోలేకపోతున్నారండి. కుంభకర్ణుడు వచ్చినప్పుడు మొత్తం వానర సేనలు ఎలా కకావికలమైపోయాయో ఘటోత్కచుని విజృంభణి కల ఉన్నట్ట చిత్రం. ఘటోద్గజుడి నుంచి ఒక్కొక్కసారి ఏరావతం మీద ఇంద్రుడు బోల్డ్ అంతమంది వస్తూ ఉంటారట. మాయాయుద్ధం అది, ఎదుర్కొనడం మహాకష్టమవుతుంది. ఘటోద్గజుడి శరీరం అంత పెంచాడు, విజృంభించి నిప్పురవ్వలు విసురుతున్నాడు. ఒక్క అతన్ని ఎదుర్కొనడం మహాకష్టంగా ఉంది. ఆయన అలా విజృంభిస్తుంటే ఇరువైపు యుధిష్ఠిరుడు, సాత్యకి మొదలైన వాళ్ళు వాళ్ళు విజృంభిస్తున్నారు. మొత్తానికి కౌరవ సేన ఎంత చల్లా చెదిరిపోతున్నది. ఆ సమయంలో ఘటోద్గజుడు కర్ణుడి మీదకు వస్తూ కర్ణుడు రథాన్ని ఒక్కడ కొట్టేట గుర్రాలను ఎత్తురుకొక్కుండా చచ్చాయి. కర్ణుడికి ఆధారం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు కౌరవ సేనను బ్రతికించడం అంటే కర్ణుడు బ్రతకడమే సందేహాస్పదంగా ఉంది. అప్పుడు కౌరవులు అందరూ కలిసి మిగిలిన వాళ్ళల్లో వాళ్ళందరూ వచ్చి కర్ణుడి దగ్గరకు వచ్చి, కర్ణ వీడిని కొట్టాలంటే సామాన్యం కాదు, నీ దగ్గరున్న శక్తి ఆయుధంతో ఈ రాక్షసుని సంహరించు అని అందరూ కూడా కోరుకున్నారు. ఇక్కడ ఆ శక్తి ఆయుధం చాలా రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు మహానుభావుడు అర్జునుడి కోసం. ఒక్కడనే కొడతామన్నాడుగా ఇంద్రుడు, దాచిపెట్టుకున్నాడు. ఆ కథ గుర్తుంది కదా, 3-4 రోజుల క్రితం చెప్పుకున్నాం. అది దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు శక్తి ఆయుధం తీయక తప్పదు. ఎందుకు? కౌరవులను అందరిని రక్షించడానికి కాదు, తనను రక్షించుకోవాలన్న ఇప్పుడు అదే గతి. ఇంకా ఏ అస్త్రము శస్త్రము పనికిరాదు, అదొక్కటి రక్షించుకోవాలి. పైగా తాను రక్షించుకోవాలి, సేన రక్షించాలి. వెంటనే చూసి ముందు వెనక ఆలోచించకుండా, లేకపోతే ఈ రాత్రికే యుద్ధంలో మొత్తం పోయేటట్టుంది. అప్పటికే 4 పగళ్ళు 1 రాత్రి అయిందండి. ఈ రాత్రి యుద్ధంలో అంటే ద్రోణుడు యుద్ధం ప్రారంభించి అది చెప్పుకోవాల్సింది. మామూలుగా అయితే 14 రాత్రులు అయ్యాయి, సరిగ్గా 15వ రోజులోకి వెళుతున్నాం. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆ యుద్ధంలో, ఆ రాత్రి యుద్ధంలో మేమందరం నశించకుండా ఉండాలంటే నువ్వు శక్తి ఆయుధాన్ని ప్రయోగించక తప్పదు అనగానే ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు కర్ణుడు. ఆ శక్తి ఆయుధం తాకుతూనే ఘటోద్గజుడు నేలవాలిపోయాడు. ఒక్కసారి అది కొట్టిందా అమోఘమని ఇంద్రుడు చెప్తాడు, కానీ ఒక్కసారి పనిచేసి తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు. శక్తి ఆయుధం ఘటోద్గజుని కొట్టి ఇంద్రుడి చేతికి వెళ్ళిపోయింది. ఇంకా ఘటోద్గజుడు పడ్డాడండి, చచ్చిపోతూ కూడా పాండవులకు ఉపకారం చేసేట. ఆయన చచ్చిపోతూ పడగా ఆయన క్రింద పడి ఒక అక్షౌహిణి సేన మొత్తం నాశనమైంది అండి. ఏమన్నది అది? ఘటోద్గజుడి యొక్క పరాక్రమం. వెంటనే యుద్ధం ఆ పూటకయ్యింది, అందరికి కొంచెం రిలాక్స్, మళ్ళీ తెల్లవారేకి యుద్ధానికి సిద్ధమైపోవాలి. ఘటోద్గజుడి మరణం తర్వాత ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. అందరూ కూడా దెబ్బలకి ముందు వాళ్ళు చికిత్సలు పొంది సిద్ధమవ్వాలి. ఈ లోపల యుధిష్ఠిరుని శిబిరంలో ఒక విషాద వాతావరణం అనుకున్నది. యుధిష్ఠిరుడు బాధపడుతున్నాడు, ఎందుకంటే మా అందరికీ మొట్టమొదటి మేము సంతానం అంటూ చూసింది వాడిని. అలాంటిది అతను ఇలా అయ్యాడు అని బాధపడుతూ ఉంటే ఒక వాసుదేవుడు మాత్రం చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నట్టండి. ఇక్కడ ఇదేమిటయ్యా కృష్ణమయ్య, అందరం దుఃఖంలో ఉంటే నువ్వేమిటి అంటే, నాకు ఆనందకరమైన అంశం ఇది ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఈ శక్తిని వడిపెట్టు కూర్చున్నాడు. ఈ శక్తి ఇంద్రుడి మీద ప్రయోగిస్తాడు, మన అర్జునుడి మీద. అర్జునుడి మీద ప్రయోగించాడా, ఇది తప్పకుండా పనిచేస్తుంది. ఒక్కడ మీద మాత్రం పనిచేస్తుందని, శక్తి లేకుండా ఎలా చేయాలి. అంతేకాదు నా మోహం ఎలా ప్రసరింపజేశానంటే, ఇన్ని మార్లు అర్జునుడితో యుద్ధానికి వచ్చినప్పుడు కూడా అనేక మార్లు కొట్టాడు కూడా అర్జునుడు. శక్తిని ప్రయోగించాలని బుద్ధివాడికి పుట్టనివ్వకుండా చూశాను ఇప్పటివరకు. కానీ చిట్ట చివరికి ఎప్పుడుకో ఒకప్పుడు తప్పది ఇది. అందుకు తర్వాత యుద్ధం లోపల అర్జునుడి చేతులు వీడు మరణించడం కోసం శక్తిని ఎలా తప్పించాలా అని చూశాను. అందుకు నేను ఘటోత్కజుడిని వినియోగించాను. ఇదంతా మనం చూస్తూ ఉంటే కృష్ణుని వ్యూహమే తప్ప ఇందులో కపటం లేదండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఎలాంటి శక్తిని ఎలా కొట్టాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వానపామును మీరు గోటితోనే చిదమచ్చు, మహాసర్పం వచ్చినప్పుడు వల్ల కాదు. అందులో గోటితో చిదుపుటే నా ధర్మము కనుక ఈ మహాసర్పమును కూడా అలాగే చిదిమెదను అంటే అది నిన్ను చిదివేస్తుంది ఇక్కడ. కనుక వాడుకున్నటువంటి హద్దులేమిటి, వాడి పరిమితులు ఏమిటి? వాడు సామాన్యమైన వీరుడే అయితే, మామూలు మానవీయమైన శక్తులతో వాడు ఉంటే వాడిని ఆ శక్తులతోనే కొట్టచ్చు. కనుక వాడేమో ఏదో వరము, ఒక అతిమానుషమైన శక్తి, మానవాతీతమైన శక్తి వాడి దగ్గరున్నప్పుడు తన మానుషమైన ధర్మాన్ని అనుసరిస్తే ఎలా కొడతాడండి? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడి దగ్గర అతిమానుషమైన శక్తి అది తెలుసుకోవాల్సింది. అతడి శిరస్సు కింద పడితే ముక్కలవుతుంది అంటే మామూలు బాణంతో కొట్టేది నీ ధర్మం అంటాడా? అక్కడ ఎగర కొట్టవలసింది అలాగే కొట్టాలి అక్కడ. అది ఎవరిని ఎలా కొట్టాలి అలా కొట్టాలి, అదే పద్ధతి ఇక్కడ. అధర్మనాశనానికి వ్యూహం అది. కృష్ణుడు చూపించింది పూర్తి రాజనీతి, ధర్మం ఎక్కడ తప్పలేదు పరమాత్మ అది తెలుసుకోండి ఇక్కడ. ఈ విధంగా చెప్తూ, పైగా ఘటోద్గజుడు మరణం ద్వారా నా యొక్క వ్యూహంలో ఒక అద్భుతాన్ని సాధించాను అన్నాడు. ఏమిటయ్యా అంటే, నేను ఇదివరకు ఉపాయం పన్నేనయ్యా, జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడు, ఘటోద్గజుడు వీళ్ళు నలుగురు మహాదుష్టశక్తులు, వీడు ఒక్కొక్కడు జాలు. వీళ్ళని విడిచిపెట్టామా ప్రపంచం క్షేమంగా ఉండదు. అందుకు ముగ్గురిని యుద్ధంలోకి రాకుండానే ఉపాయంతో కొట్టేశాను వాళ్ళ ముగ్గురిని. మన ఏకలవ్య వృత్తాంతంలో కూడా దీన్ని చెప్పుకున్నాం, వాళ్ళ ముగ్గురిని కొట్టాను. ఇప్పుడు వీడిని కొట్టాను, ఎందుకంటే వీడు వనమైపోయి ఉన్నాడు కానీ ఘటోద్గజుడు వీడు బుద్ధి సరైంది కాదయ్యా అని చెప్పట్టింది. ఘటోద్గజుడు ఎలాంటి వాడంటే, ఏషహి బ్రాహ్మణ ద్వేషి యజ్ఞద్వేషి చ రాక్షస ధర్మశ్చలోప్త పాపాత్మ తస్మాదేశ నిపాతిత. ఇతడు వేదం అంటే ద్వేషం, యజ్ఞం అంటే ద్వేషం, ధర్మం అంటే ద్వేషం. ఏది లోకాన్ని రక్షిస్తుందో ఆ ధర్మం అంటే వీడికి ద్వేషం. కానీ వీడు కానీ బ్రతుకున్నాడా, ఈ అతిమానుషమైన శక్తితో ధర్మాన్ని దెబ్బతీస్తాడు, రాక్షసులు చేసిన పనులన్నీ చేస్తాడు రాక్షసుడుగా. అందుకు వాడు మన వైపు ఉన్నాడు కనుక మన వైపు సహాయం చేసాడే కానీ గుణాలు మాత్రం ఇవే వాడికి. కనుక వాడి నాశనం అవసరం లోకక్షేమం కోసం. పైగా మన వైపు ఉన్నాడు కనుక ఇక్కడ సంహరింపబడి వీరస్వర్గానికి వెళ్ళాడు. వాడికి ఇచ్చిన అనుగ్రహం ఇది. చూడండి కృష్ణుని యొక్క వైఖరి. అతడిని ఎదుర్కొన్న అతడు కర్ణుడు ఎలాంటి వాడు అనుకున్నారు? అతడు బ్రహ్మణ్య సత్యవాదీచ తపస్వి నియతవ్రత. కర్ణుడి గురించి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ చూడండి. అతడు బ్రహ్మణ్యుడు అంటే ధర్మమును పట్ల వేదము పట్ల గౌరవం కలిగిన వాడు. ఎవరైతే వేదాన్ని ధర్మాన్ని అనుసరిస్తారో వారిని రక్షించడానికి ప్రాణాలైన ఒడ్డుతాడండి అలాంటి వాడు. సత్యవాది సత్యాన్ని పలుకుతాడు. తపస్వి పరమధార్మికుడు అనుష్ఠానపరుడు కర్ణుడు సామాన్యుడు కాడు. నియతవ్రత ఎప్పుడు నియమములు వ్రతములు ఆచరించినవాడు. రిపుష్పవి దయావాంశ్చ శత్రువుల పట్ల కూడా దయ కలిగిన వాడయ్యా. అందుకే కర్ణునికి మరొక పేరు ఉంది, తస్మాత్ కర్ణో వృషస్మృత వృషుడు అనగ ధర్మస్వరూపుడని పేరు కర్ణునికి. అలాంటి మహాత్ముడతనం. అందుకే నేను ఘటోద్గతుడి నుంచి అతను రక్షించుకోవడానికి అతని శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. కర్ణుడిపై ఇంత అభిప్రాయం ఉంది తెలుసుకోండి. ఇక్కడ దోషము దోషమే గుణము గుణమే దేనికదే ఇది తెలుసుకోవాల్సింది. ఇలా కర్ణుని ప్రశంసించాడు కృష్ణ పరమాత్మ. ఘటోద్గతుడి యొక్క మరణం వెనకాలన్న అంశాన్ని కూడా చెప్పారు. ఎప్పుడో అప్పుడు జరాసంధుడు మొదలైన వాడు వృత్తాంతాన్ని విస్తారంగా కృష్ణుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విజృంభణలో పాండవ ఘటోద్గతుడి విజృంభణ తర్వాత కౌరవ సేనల్లో బలం తగ్గి బలహీనులయ్యట. ఎప్పుడైతే సైంధవ వధ జరిగిందో ఘటోద్గతుడి యొక్క పరాక్రమం విజృంభించింది. మరణిస్తే మరణించాడు కానీ వాడు తీసిన దెబ్బ అంతా ఇంత కాదండి. పైగా కర్ణుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడికి ఇప్పుడు ఆశలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దానితో ఒకనొక దుఃఖానికి లోనై దుర్యోధనుడు మళ్ళీ ద్రోణుడి వద్దకు వచ్చి భయంకరమైన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ద్రోణాచార్య నిన్ను నమ్ముకుంటే నేను పాండవుల్ని కొట్టలేను, నేను నా సేనల్ని రెండు భాగాలు చేసేస్తాను ఇక్కడి నుంచి. దుశ్శాసనుడు నేను కర్ణుడు శకుని కొంత భారతసేనను తీసుకుని మేము అర్జున్ని సంహరిస్తాం, ఎందుకంటే నీకు శిష్యుడు అంటే చాలా ఇష్టం కదా అది చెప్పాడు ఇక్కడ. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, నువ్వు ఎప్పుడు అందరినీ అనుమానిస్తుంటావు అవమానిస్తుంటావు నీకు ఆ లక్షణం ఉందయ్యా అన్నాడు. అంతకుముందు ఇదే సన్నివేశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృపాచార్యుడు కూడా కర్ణుని మందలిస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడు కూడా ఆ విధంగానే ద్రోణుడు మందలిస్తున్నాడు. ఈ కృపాచార్యుడు మందలించినప్పుడు మాట అంటాడు, బాహుభి క్షత్రియాశూరా వాగ్భిశూరా ద్విజాతయ ధనుషా ఫాల్గుణశూర కర్ణశూరో మనోరథి. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో శూరత్వం ఉంటుందయ్యా. క్షత్రియులకి బాహుబలంలో శూరత్వం ఉంటుంది, విప్రులకి వాక్కులో శూరత్వం ఉంటుంది, అర్జునుడికి ధనుస్సులో శూరత్వం ఉంటుంది, మా కర్ణుడికి కోరికల్లో శూరత్వం ఉంటుంది అన్నాడు ఇక్కడ. అంటే ఇది సాధిస్తా అది సాధిస్తా అని కోరుకుంటాడు కానీ సాధించలేడు. వాడు శౌర్యమంతా కోరికలోనే కోరికలోనే పుడుతుంది కోరికలోనే పోతుంది, అది క్రియారూపం ధరించదు అనగానే కృపాచార్యుల దగ్గర కర్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. త్వంత విప్రశ్చ వృద్ధశ్చ అసక్తశ్చాపి సంయుగే కృతస్నేహశ్చ పార్థేషు మోహాన్మాం అవమన్యసే. నువ్వు ముసలి బ్రాహ్మణుడు, నువ్వు యుద్ధంలో నిలబడి పాండవ స్నేహంతో నన్ను అవమానిస్తున్నావు, ఇలాగే నువ్వు మాట్లాడితే యద్యేవం వక్షసే భూయో మాం అప్రియమిహ ద్విజ తతస్తే ఖడ్గముద్యమ్య జిహ్వా ఛేత్స్యామి దుర్మతి. మళ్ళీ ఇలా మాట్లాడేవా కత్తి తీసి నాలిక్కొస్తానన్నట్టాడు కృపాచార్యుడు. వాళ్ళ గురువు చూడండి గురువు పట్ల ఎలా మాట్లాడుతున్నాడో. దీన్ని బట్టి కర్ణుడి బుద్ధి ఏమిటో అర్థమవుతుంది కదా. ఇందాకే పోగడం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వాడు పుణ్యాన్ని వాడే నాశనం చేసుకుని పనులు చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి మహానుభావుడు అశ్వత్థం అంటున్నాడు, ఎందుకంటే వాడు మేనమావ కదా ఆయన కృపాచార్యుడు. మేనమావని అంటే కోపం వస్తుంది. తత కృపోప్యువాచేదమాచార్య సుమహామనాహ సౌమ్యస్య స్వభావాద్ రాజేంద్రాక్ష ప్రమాగత మార్ధవ. సౌమ్య స్వభావం ఉన్నవాడు గనక నువ్వు ఇంత మాట్లాడినా ఊరుకున్నాడు కృపాచార్యుడు. తవీత క్షమ్యతే స్మాభి సూతాత్మజ సుదుర్మతే దర్పముత్సిక్తమే తత్తే ఫల్గుణో నశిష్యతి. నిన్ను నిజానికి సంహారం చేయాలి నీ పొగరుని అర్జునుడు దించుతాడులే అన్నట్టు అశ్వత్థమ ఒక్కసారి అని మందలించారు. ఆ తర్వాత అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ మందలింపంతా జరిగింది. అప్పుడు ఇప్పుడు ఇవన్నీ చూసినటువంటి దుర్యోధనుడు ద్రోణుని దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడేటప్పుడు ద్రోణుడు అంటున్నట్ట, నువ్వు ఎన్ని మార్లు చెప్పినా నన్ను కాని మాటలు అంటున్నావు. త్వంతు లుబ్ధతమో రాజన్ నికృతిజ్ఞశ్చ కౌరవ సర్వాభిశంకి. నీకెప్పుడు ఇతరుల్ని శంకించడం నీ లక్షణమయ్యా అన్నాడు ఇక్కడ. ఇది వాడి స్వభావం. ఇతరులను అనుమానిస్తావు అవమానిస్తావు ఈ రెండు నీ స్వభావము. పైగా లుబ్ధుడువు నువ్వు, పరమ లోభివి పాపాత్ముడివి, అందుకే ఇన్ని మాట్లాడుతున్నావు అన్నిటికీ మేము సహించాం, ఇదేమీ బాగులేదు సుమా అన్యానపి సనక్షుద్ర శంకసే పాపభావిత అని చెప్పి బాధతో కోపంతో అనడమే కాకుండా వెళ్ళు, నువ్వు ఇప్పటికి చాలా సాధించానన్నావు కదా, పైగా దుశ్శాసనుడు వెళ్తే వెళ్తాను, వెళ్ళు అర్జునుడి మీదకి వెళ్ళు. ఎందుకంటే ఇంకా నువ్వు కొత్తగా సాధించాల్సిందేం లేదు, జీవితంలో అన్ని తృప్తిగా అనుభవించాను కనుక, అనుభవించావు గనక ఇప్పుడు అర్జునుడి మీదకి వెళ్ళు అంటే అర్థం ఏంటి? జీవితంలో అనుభవించేందుకు చావుని అర్థం అనమాట. ఇక్కడ బాగా చదువుకున్నావు, దానాలు చేసావు, సంపద పొందో, వైభోగాలన్నీ అనుభవించావు, ఆఖరికి నీ సోదరుల సంపద కూడా లాక్కుని మరీ అనుభవించు, ఇంత భోగాలు అనుభవించి ఇంకా చావు, శుభ్రంగా చావు అని అనుకుండా ఇంక అర్జునుడి మీదకి వెళ్ళన్నట్ట అని మహాకోపంతో ఉన్న ద్రోణుడు ఆ రోజు ఆయన పట్టిన పట్టు మరింత తీవ్రం చేశారండి. తీవ్రం చేసి మహాస్త్రములు ప్రయోగిస్తూ పాండవసేన చురచుర మండి దగ్ధమయ్యేట్టు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ద్రోణుని ఎదుర్కొనడానికి వెళ్ళినటువంటి ద్రుపదరాజుని, విరాటరాజుని, ద్రుపదైన మనుమల్ని కూడా దృష్టజ్యుమ్నుడు ద్రోణుడు సంహరించాడు. ఎప్పుడైతే తన తండ్రి అయిన ద్రుపదుడు కూడా మరణించాడో దృష్టజ్యుమ్నుడు ప్రతిజ్ఞ పట్టాడు, ఎలాగైనా సరే నేను ద్రోణిని ఇవాటి సాయంత్రం లోపల సంహరిస్తానని గట్టి పట్టుబట్టాడు. ఇక్కడ యుద్ధం తీవ్రతరమవుతున్నది. పైగా నకులుడి చేతిలో దుర్యోధనుడు పరాజయం పొంది పారిపోయాడు. ఆ యుద్ధంలో తీవ్రముగా జరుగుతున్న ఆ యుద్ధంలో ద్రోణుడితో అర్జునుడు మొదలైన వారు చేస్తున్న భీకరమైన యుద్ధము, అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసి ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. అలాగే సాత్యకి మొదలైన వీరులు కూడా పోరాడుతున్నారు. ఒక్క రోజున బ్రహ్మాస్త్రాది దివ్యాస్త్రములు ప్రయోగించి 500 మంది మత్స్యరాజులను, 6,000 మంది శృంజయులను, 10,000 ఏనుగులను, 10,000 గుర్రాలని చంపి మొత్తం సర్వక్షత్రియ నాశనం అయ్యేటట్టుగా అతడు బ్రహ్మాస్త్రాదులు కూడా తీసుకుని ప్రయోగిస్తూ ఉంటే గగనమండలంలోంచి దివ్యర్షులు దర్శిస్తున్నారండి. ఒక్కసారి వాళ్ళు ఒక్కసారి దర్శించి, ఏ భారద్వాజ ఈ పని కూడదు సుమా అంటున్నట్టు ఈ సప్తర్షులు. ఎందుకంటే న్యస్యాయుధం రణే ద్రోణ సమీక్షాస్మానవస్థితాన్ నాత క్రూరతరం కర్మ పునఃకర్తుమిహార్హసి పరిపూర్ణశ్చ కాలస్తే వస్తుం లోకజ్యమానుషే బ్రహ్మాస్త్రేణ త్వయాదగ్ధాః అనస్త్రజ్ఞానరాన్ భువి యదేతదీదృశం విప్రా కృతం కర్మ న సాధు తత్. గట్టిగా చెప్పారు, నువ్వు కూడని పని చేస్తున్నావు సుమా, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు, నువ్వు పుట్టింది విప్రజన్మ, విప్రుడు ఇంత హింసగా ఉండకూడదు సుమా, నీకు శస్త్రాస్త్రములుంటే విద్యలు నేర్పే ఆచార్యుడిగా ఉండాలి, అలాంటిది నువ్వు శస్త్రం పట్టుకుని వచ్చావు, వాళ్ళ వైపు కొమ్ము కాసేవు కనుక, వాళ్ళు తిండి తిన్నావు కనుక ఇప్పటివరకు చెప్పుకున్నావు, కానీ మహాస్త్రములని అస్త్రములు తెలియని సామాన్యులపై ప్రయోగించకూడదు అన్న ఒక మౌలిక నియమం, ఒక ఫండమెంటల్ రూల్ నీకు తెలియదా అన్నట్టు. ఇక్కడ విషయం చూడండి, ఇక్కడ మహాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని ఇలా ప్రయోగించవచ్చా, ఇది క్రూర కర్మ నువ్వు చేస్తున్నది. బ్రహ్మాస్త్రేణ త్వయా దగ్ధ అనస్త్రాన్ అనస్త్రజ్ఞాన్ అంటే శస్త్రజ్ఞానము లేని వాళ్ళని నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది కూడస్సుమా అని గట్టిగా చెప్తూ మహర్షులు సప్తర్షులు ఒక్కసారి చెప్పారు. విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళతో పాటు వచ్చిన ఋషుల వర్ణన చూపిస్తున్నాండి. పేర్లు వింటే ధన్యులు మెప్పుతాం. ఋషుల యొక్క గుంపులు, సికతులు, పుష్ణులు, వీళ్ళు ఋషుల గుంపులు ఒక్కొక్కటి. సికతులు అనబడే ఋషి సమూహం, పుష్ణులు, గర్గులు, అదేవిధంగా సూర్యకిరణాలని త్రాగుతూ ఉండే మహాయోగులైన వాలకిల్యులు, భృగవంశీయులు, అంగిరసులు, ఇలా సూక్ష్మరూపులైన ఋషులందరూ అక్కడ వచ్చి, ఇదిగో మమ్మల్ని చూడు, మేము చెప్తున్నాం, ఆయుధం క్రింద పడేయి. దీన్ని బట్టి ఆయుధం క్రింద పడవేసింది ఎందువల్ల? ఋషుల ఆజ్ఞ వల్ల. ఇది తెలుసుకోవాలి. ఇది ఇక్కడ మళ్ళీ కుట్రలు ఏమి లేవండి. ఆయుధం కింద పడవేసి నీకోసం వచ్చి మమ్మల్ని చూడు, నువ్వు ఇంతవరకు అధర్మంగా ప్రవర్తించావు, నీకు మరణకాలం ఆసన్నమయ్యింది, తెలుసుకో, ఈ క్రూర కర్మ నీకు కూడదు. పైగా నీకు ఒక వరం ఉన్నది, ధనుస్సు పట్టుకున్నంతకాలం ఎవరు ఏమి చేయలేరు అది, అందుకు నీవు ధనుస్సు కింద వదిలే, నియంతట్టువే వదిలే. ఋషులు చెప్పారండి, అయినా వినలేదు తర్వాత మాట, ఋషులు చెప్పినా వినలేదెప్పుడో, వదిలేటట్టు ఏం చేయాలో కృష్ణుడు చూసుకున్నాడు. చూసుకోండి, ఇక్కడ లోకక్షేమం కోసం ఋషులు చెప్తున్నారు, లోక వ్యవస్థ కాపాడవలసిన బాధ్యత కలిగిన కృష్ణ పరమాత్మ ఋషులు చెప్పినా వినని వాడికి ఎలా చెప్పాలో ఆయన చూసుకుంటాడు, తర్వాత ఆయన దగ్గరకు వద్దాం. మొత్తానికి ఆయుధాలను వదిలి కింద పడి, పైగా నువ్వు అమోఘమైన బాణాలు కలిగిన నువ్వు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టకు. ఏమైనా ఇంకా నీకు ఈ లోకంలో ఉండే కాలం కూడా పూర్తయిపోయింది సుమా అని ఎప్పుడైతే ఋషులు చెప్పారో ఆ మాట వినినప్పటికీ కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు ద్రోణుడు. యుద్ధం చాలా తీవ్రముగా ఉన్నది. అప్పుడు అదంతా చూస్తూ కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఇతడు కానీ ఈ విధంగానే యుద్ధం చేస్తే ఒక్క అరపూటలో మొత్తం పాండవసేన నాశనం అయిపోతుంది. యుధిష్ఠిర, రాజు కర్తవ్యం ఏంటో తెలుసా? తన కోసం ఎవరైతే రక్షకులుగా ఉంటారో అని ధర్మరాజుతో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓ యుధిష్ఠిరా, మన కోసం ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారందరినీ రక్షించవలసిన బాధ్యత మనది, అంటే నీది, నీకోసం యుద్ధం చేస్తున్నా. వాళ్ళందరినీ ఇతడు అమానుషంగా ధర్మాన్ని అతిక్రమించి మహాస్త్రాన్ని ప్రయోగించి మొత్తం నాశనం చేస్తూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉంటే నీకు దోషం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇతడు తన ఆయుధాన్ని విడిచేలా చెయ్యాలి. ఎప్పుడు ఆయుధం విడిచిపెడతాడో తెలుసా? నీకు తెలుసు, ఇదివరకే తనే చెప్పాడు నీతో మాటల సందర్భంలో ఎప్పుడు విడిచిపెడతాడో చెప్పాడైన. అస్త్రంచాహం రణే జహ్యాం శృత్వా సుమహదప్రియం శ్రద్ధేయ వాక్షాత్ పురుషాత్ సత్యమే తద్బ్రవీమితే. జాగ్రత్తగా వినవలసిందండి. శ్రద్ధ కలిగిన సత్పురుషుని నోట అప్రియమైన మాట వింటే ఆయుధం విడిచిపెడతాను, ఆయుధం పట్టుకున్నంతసేపు నన్నెవడు సంహరించలేడు. ఇది ద్రోణుని యొక్క వచనం. జాగ్రత్తగా విన్నాం కదా. శ్రద్ధ కలిగిన సత్పురుషుని నోట అప్రియమైన, అసత్యమైన కాదు అప్రియమైన వార్త వింటే, ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడు నేను ధనుస్సును విడిచిపెడతాను అన్నాడే. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీకంటే శ్రద్ధాళువైన సత్పురుషుడు ఉండడు కాబట్టి నువ్విప్పుడు అతని దగ్గర అతనికి అప్రియమైన మాట చెప్పు. అదేమిటో తెలుసా? అశ్వత్థాంని హతే నైష యుద్ధేది మతిర్మమ తం హతం సంయుగే కస్మిదస్మై శంశతు మానవ. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హత అని చెప్పు. జాగ్రత్తగా వినాలండి ఈ సన్నివేశం. ఎందుకంటే అందరికీ తెలుసు, తెలుసు తల్లూపుతారు. అది వచ్చింది ప్రమాదం. బాగా తెలియడం వల్ల వచ్చింది ప్రమాదం. తెలుసుకోవాల్సిన సూక్ష్మం జారిపోతుంది ఇక్కడ. తెలుసుకోవాల్సింది ఇక్కడ పైగా తెలియకూడనివి తెలియడం, ఒకదాని కూడ తెలుసుకోవడం, ఏది సత్యం చెప్తే అది తప్పు చెప్పారు అన్నాడు. ఇది ఇంకా బాధాకరమైన అంశం అండి. ఇక్కడ ఇప్పుడు సత్యాన్ని వెలికి తీయవలసిన సమయం ఇది, తెలుసుకోండి. ఇక్కడ అనేకమైన క్షుద్రులు భారతం మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే మన సమాధానం చెప్పద్దు. అందుకు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ ఉంది. ధర్మరాజు యొక్క పవిత్ర చరిత్ర గురించి నిరంతరం అబద్ధాలతో బతికే పాపాత్ముడు కూడా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ధర్మరాజు చరిత్రను చూడాలి. పైగా అశ్వత్థామ హతహ అని చెప్పు అని చెప్పమనేది ఎవడు? ధర్మస్వరూపుడైన కృష్ణ పరమాత్మ. ధర్మస్య ప్రభురచ్యుత అశ్వత్థామ హతహ ఇది చెప్పు. అబద్ధమా అన్ను అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. సత్యజ్జాయో అనృతం వచహ. ఇప్పుడు సత్యము కంటే అసత్యమే సత్యము అన్నట్టండి. ఇక్కడ విషయం తెలుసుకోండి. సత్యము యొక్క స్వభావం ఏమిటో ముందు తెలుసుకోవయ్యా. ఇక్కడ మనకి ధర్మశాస్త్ర ప్రమాణాలు కొన్ని తీసుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే ఒక సత్యం ప్రతిపాదన చేసినప్పుడు ధర్మాది శాస్త్రముల ప్రమాణం చూపించాలి. ఆ ప్రమాణంలో మనకి వివిధ ధర్మశాస్త్రములు, మనుస్మృతి మొదలుకున్న అనేక ధర్మశాస్త్రముల్లోనూ, అలాగే భారతంలో వివిధమైన చోట్ల ధర్మశాస్త్ర ప్రమాణాలు చెప్తూ, ఎవడైతే విజృంభించి ఆతతాయి అంటే ఆయుధములు పట్టుకుని మన సంహరించడానికి ఎదురుగా ఉంటాడో వాడిని సంహరించడం ఎప్పుడు అధర్మము కాదు. ఆతతాయిని సంహరించడం అధర్మము కాదు. దానికి తోడు మనపై నమ్మకం పెట్టుకుని మనల్ని ఆశ్రయించిన భృత్యులను కానీ సైనికుల్ని కానీ తీవ్రంగా ఎవరైనా సంహరిస్తున్న సమయంలో వాళ్ళని కాపాడుకోవడం కోసం ఏది అవలంబించినా ధర్మమే అవుతుంది. ఆ సమయంలో వాళ్ళ రక్షణ కోసం అధర్మాన్ని ఆశ్రయించినా అది ధర్మం అవుతుంది. ఇది ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడడం కోసమని ఇంకొక అధర్మం చెయ్యడం అధర్మము కాదు. జాగ్రత్తగా తెలుసుకుంటున్నాను కదా. ఇక్కడ ఒక ధర్మాన్ని రక్షించడం కోసమని అధర్మము చెయ్యడం అధర్మము కాదు. దేనికి? ధర్మాన్ని రక్షించడం కోసం. ఇలా చెప్పాడని అర్జునుడే అబద్ధమాడాడు కదండి, ధర్మరాజే అబద్ధమాడాడు కదండి, నేను ఆడతానని తిన్నక సిద్ధపడిపోవచ్చు. ఎందుకంటే అర్జునుడు ధర్మరాజు అందరూ సత్య చరిత్రులే, ఇది తెలుసుకోవాల్సినది. అక్కడ నుంచి నేను ఆడతానండి అనద్దండి, వాళ్ళు పుణ్య చరిత్రులు. ఇక్కడ కృష్ణుడు చెప్పాడు ఇది నీకు దోషము కాదు. అందుకే బొంకి సత్యచాలి సత్యశాలి చంపి ధార్మికుండు అంటే కృష్ణదేవరాయలు ఆంతమాల్యదర గొప్ప మాట చెప్తాడు. బొంకి సత్యశాలి ధర్మరక్షణ కోసం ప్రాణరక్షణ కోసం పలికే అసత్యమైన సత్యమే. అందుకే అసత్యానికి నిర్వచనం చెప్తూ సత్యానికి నిర్వచనం చెప్తూ శాస్త్రం అనేక విషయాలు చెప్పింది. సత్యమనగా భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. ఇది ఉపనిషత్తులు ఇచ్చే నిర్వచనం. సత్యం అంటే యథార్థ భాషణం, ఎవరైనా చెప్తారు. కానీ భూతహిత యథార్థ భాషణం ఎంత అద్భుతం అండి మన వేద సంస్కృతి. మొట్టమొదటి క్లాజ్ ఏం పెట్టింది? భూతహిత. భూతహితాన్ని కలిగించే యథార్థ భాషణం సత్యం. ఒక్కొక్కప్పుడు యథార్థ భాషణం వల్ల భూతహితం కలగకపోతే అప్పుడు సత్యం కాదు. కానీ ఇంపార్టెన్స్ దేనికి? యథార్థ భాషణానిక భూతహితానిక, భూతహితానికి యథార్థ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యం దానికి ఇవ్వాలి, ప్రాధాన్యం ఇవ్వాలి. కనుక ఇప్పుడు ఇందరి రక్షణకి నువ్వు విజృంభిస్తూ శాస్త్ర నియమాన్ని అతిక్రమించాడు ద్రోణుడు. పిచ్చెక్కి ఆవేశం పట్టినట్టు శివమెత్తినట్టు ప్రయత్నిస్తున్నాడు అతను. సామాన్యం కాదు. ఇంతవరకు అతను పరాక్రమం చూపించిన తీరు వేరు, ఇవాళ చూపిస్తున్న శివమెత్తినట్టుగా బరి తెగించి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని నిగ్రహించాలి అంటే ఆయుధం విడిచిపెడితే కానీ అతన్ని ఏ ఒక్కరేం చేయలేరు. కనుక నువ్వు ఒక్కసారిగా నేను చెప్పిన మాట చెప్పు. ఇది అప్రియం, చెప్పు అని చెప్పాడు. ఇది దీనిలో ఉన్న ధర్మ విషయం. అంతేకాదు, శరణాగత స్వసైనిక త్రాణార్థం అన్యాయేనాపి కృతో బ్రహ్మవద నేతర బ్రహ్మవద పదనర్థోపితు అనర్థాభాస ఏవ. అయ్యా, ద్రోణుణ్ణి సంహరించడం బ్రహ్మహత్యాపాతకం కదా అంటే, బ్రాహ్మడు క్షత్రియుల్లో వచ్చి యుద్ధం చేసినప్పుడు సంహరించితే అది ఆతతాయుడుగా ఉంటూ ఆయుధాలు ప్రయోగిస్తే బ్రహ్మవద కాదు, నతేన బ్రహ్మహాభవేత్ అనేది శాస్త్రవచనం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ధర్మరాజాదులు ఎంత చక్కగా ఉన్నారు. అప్పుడు ధర్మరాజు అర్జునుడు బాధపడి, ఏమిటి నేను అసత్యం పలకవలసి వచ్చింది అనుకుంటున్నాడు. కానీ కృష్ణ పరమాత్మను శాసిస్తే ఏం చేస్తారు? ఈ లోపల ఒక్కసారిగా భీముడు చూసేట వెళ్ళి అక్కడ ఒక ఏనుగు ఉంటే ఏనుగును అక్కడ కొట్టాడు. ఇప్పుడు వెళ్ళి చెప్పులే పర్వాలేదు, నీకు అసత్య దర్శనం రాదన్నాడు. ఎందుకంటే ఏనుగు పేరు అశ్వత్థామ. అందుకే అశ్వత్థామ హతహ అను, అశ్వత్థామ చచ్చేయడు అను. అంటే చాలు, నీవు అబద్ధం అన్నట్టు కదా, అశ్వత్థామ కూడా ఎలాగు చచ్చింది అని భీముడు ఆ మాట చెప్పాడు. దాని తర్వాత భయంకరమైన యుద్ధం ద్రోణ దృష్టజ్యుమ్నుల మధ్య జరుగుతోందండి. ఇక్కడ సాత్యక్ కూడా పరాక్రమిస్తున్నాడు. ఆ యుద్ధం యొక్క ఆ తీవ్రతలో ఇంతమంది ఋషులు చెప్పినా తగ్గనటువంటి ద్రోణుడు మరింత విజృంభిస్తూ ఉన్నాడు. ఇటు అర్జునుడు, కృపాచార్యుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆ సమయంలో భీముడి దగ్గరికి వెళ్ళేటండి. వెళ్ళి, ఏమిటి నువ్వు చేస్తున్న పని, సిగ్గులేదు? ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తవి, వేదములు తెలిసిన వాడివి, విప్రుడవు, నువ్వు ఎందుకై ఇలాంటి పని చేస్తున్నావు? ఎవరిని తృప్తిపరచడం కోసం ఈ పని చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఇంత నువ్వు అధర్మంగా ప్రయత్నించడమైన బాగుందా? ఇన్ని వేల మందిని సంహరించి నువ్వు చేస్తున్న పని ఎవరి కోసం? నీ కొడుకు కోసమా? ఇప్పుడే విన్నావుగా ఆయన అన్నమాట, అశ్వత్థామాత. వినలేదు? అప్పటికి అరిచాడు యుధిష్ఠుడు అశ్వత్థామాత అని. వినలేదు? అది వినబడలేదు. ఇప్పుడు భీముడు అన్న అశ్వత్థామాత అంటే భీముడు అన్నాడు కానీ పట్టించుకోలేదండి. ఎందుకు అంటే అశ్వత్థామ చావడని తెలుసుడు ద్రోణుడికి. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక భీముడు అన్నమాటను పట్టించుకోకుండా మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో విజృంభించి యుద్ధం చేస్తుంటే దుష్టజ్యుమ్నుడు కొట్టిన దెబ్బలకి ఇద్దరి మధ్య పరాక్రమంలో ధనుస్సు కింద పడ్డ మళ్ళీ తీసి తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. మళ్ళీ అది అయిన తర్వాత కూడా అనేక మందిని సంహరించారండి, ఋషులు చెప్పి విన్నారు. తర్వాత అశ్వత్థామ హతహ అని భీముడు అరిచాడు. కానీ అది యుధిష్ఠరుడి ద్వారా ఇంకా ఇతరుడికి తెలియలేదు. అందుకే దగ్గరకు వచ్చి భీముడు చెప్పినా యుద్ధం చేస్తున్నట్ట. అప్పుడు ఇంకా ఏం చేస్తావయ్యా అన్నట్టే అప్పుడు మహానుభావుడు వెళ్ళి అశ్వత్థామహతహ అన్నట్టండి. ఇక్కడ అశ్వత్థామహతహ అంటే యుద్ధం మానివేశాడా? మానలేదు, ఇంకా విజృంభిస్తున్నాడు. భీముడు మరొకమారు గట్టిగా వెళ్ళి, అతడన్నా నువ్వు వినలేదా అని అంటే, అప్పుడు ఇదివరకు ఋషులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుని ధనుస్సును కింద వేసి ఒక్కసారిగా రథంలోనే పద్మాసనం వేసుకున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అనేక అంశములు ఉన్నాయండి. పద్మాసనం ఎలా వేసుకున్నాడు అనేదాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ మహానుభావుడు పద్మాసనం ధరించి ఒక్కసారిగా భగవద్ధ్యానాన్ని చేస్తున్నాడు ఇక్కడ. ఆ ధ్యాన సమయంలో దివ్యమైనటువంటి కృష్ణ పరమాత్మపై దృష్టి నిలిపాడు. ద్రోణోపి శస్త్రాన్యుత్సృజ్య పరమం సాంఖ్యమాస్థిత తథోక్త్వా యోగమాస్థాయ జ్యోతిర్భూతో మహాతపాః పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరం ముఖం కించిత్ సమున్నామ్య విష్ణభ్య ఉరముగ్రత. ఒక్కసారి కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ విష్ణువుని ధ్యానిస్తున్నట్ట కూర్చున్న తీరు వర్ణిస్తున్నారండి. యోగ మార్గంలో కూర్చుని శిరస్సును పైకి ఎత్తి ఉంచాట, నిటారుగా ఉన్నాడు. హృదయమంతా ధ్యానంలో నిలిపి ఆ పరమాత్మ యందు నిలిపి దృష్టిని కేంద్రీకరించి, మనోదృష్టిని కేంద్రీకరించి నిమీలితాక్ష అరమోట్పు చేశాడు కన్నులని. సత్వస్థ నిక్షిప్య హృది ధారణాం, ధారణ ద్వారా ధ్యానంలోకి వెళ్ళి ఆ ధ్యానంతో పరమాత్మను నిలుపుతూ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ జ్యోతిర్భూతో మహాతపాహ. భీష్ముడు కింద పడేటప్పుడు ఔపనిషదమైన బ్రహ్మమును పలుకుతూ కింద పడ్డాడని వర్ణించాడు ఇక్కడ. ఔపనిషద బ్రహ్మము అంటే ఓంకారం, ప్రణవాన్ని పలుకుతూ కింద పడ్డట మహానుభావుడు. ఇక్కడ ఇతని ధ్యానంలో ఓంకారాన్ని పలుకుతూ స్మరిత్వా దేవదేవేశం అక్షరం పరమ ప్రభుం, పరమాత్మని స్మరిస్తూ ఓంకారం పలుకుతూ ఉండగా ఆయన తేజస్సు సహస్రార కమలాన్ని ఛేదించుకుని పైకి వెళుతుంది ఇక్కడ అద్భుతంగా. ద్రోణుని యొక్క తేజస్సు పైన సూర్యుడున్నాడు, దివ్య తేజస్సు పైకి వెళుతూ ఉండగా దర్శనమిచ్చిందిట. ఎలాగంటే దివమాక్రమదాచార్య సాక్షాత్ సద్భిర్ దురాక్రమాం జౌ సూర్యావితినో బుద్ధిరాసి తస్మిం స్తథాగతే. గగనమండలంలో ఇద్దరు సూర్యులున్నారా అన్నట్టు అనిపించితేనండి, ద్రోణుని యొక్క దివ్య దీవజ్యోతి సూర్యోజ్యోతి రెండూ కూడా అక్కడ కనబడుతున్నాయి. ఆశ్చర్యం చిత్రం ఏంటంటే, అది ఎవ్వరికీ దర్శనం ఇవ్వలేదు, కొద్ది మందికి ఇచ్చిందయ్యా అంటున్నాడు సంజీవుడు ధృతరాష్ట్రుడితో వివరిస్తూ. బ్రహ్మలోకగతే ద్రోణి, ఎక్కడికి వెళ్తున్నాడు ద్రోణుడు? బ్రహ్మలోకానికి వెళుతున్నట్టండి, సామాన్యం కాదు, దివ్యమైనటువంటి బ్రహ్మలోకానికి వెళుతున్నాడు. దుష్టజుమ్నే చ మోహితే వయమేవ తదద్రాక్ష్మ పంచమానుషయోనయ. ఐదుగురు మనుష్యులు మాత్రమే చూడగలిగారు, అంటే మనుష్యుల్లో ఐదుగురే చూడగలిగారు, మిగిలిన ఎవరు చూడలేకపోయారు. ఋషులు దేవతలు చూస్తూ ఉన్నారు, దివ్య తేజస్సు బ్రహ్మలోకానికి వెళుతుంది. యోగయుక్తం మహాత్మానం గచ్చంతం పరమాంగతిం. ఆ వెళుతున్న వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరంటే అహం, అంటే ఎవరు? సంజయుడు. వ్యాసుని దయ వల్ల నేను చూడగలుగుతున్నాను. ధనంజయుడు, పార్థ అంటే అర్జునుడు, కృపాచార్య, తర్వాత వాసుదేవుడు, నలుగురు అయ్యారు కదా, ఇంకొకడు ఉన్నట్ట. ధర్మపుత్రశ్చ పాండవ, ధర్మరాజు. మేము ఐదుగురమే చూడగలిగేమయ్యా, ఇంకెవరు చూడలేకపోయారు. ఈ విధంగా భీష్ముడి యొక్క దివ్యమైన జీవుడు వెళ్ళి లీనమన ద్రోణుడు యొక్క దివ్యజీవుడు వెళ్ళి లీనమైపోయాడు పరమాత్మలో. ఆ దివ్యమైన బ్రహ్మలోకానికి చేరిపోయాడు, ఇక్కడ సగుణ బ్రహ్మలోకానికి చేరాడు. ఆ సమయంలో జరుగుతున్నది చూడాలి. ఎప్పుడైతే సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళి అలా నిలబడిపోయాడో, జీవుడు వెళ్ళిపోయాడు, దేహమే ఉంది ఇక్కడ, అంటే లౌకికమైన పద్ధతిలో మరణించినట్లే. ఆ సమయంలో దృష్టజుమ్నుడు మీదకి వెళ్ళాడండి, రథం మీదకి వెళ్ళి భయంకరమైన అట్టహాసం చేస్తూ తల పట్టుకున్నట్ట. వెంటనే అది చూసినటువంటి ధర్మరాజు అర్జునుడు, అర్జునుడి దర్శించాడు. ఇంకా అర్జునుడు ధర్మరాజు కూడా మహాఘోరం, సుమా తప్పు తప్పు, నువ్వు ఇప్పుడు సంహరించాలనుకోకు, సంహారం కాదు ఇది, శవాన్ని నరకడమే, తెలుసుకో. ఇక్కడ ఆ జీవుడు వెళ్ళిపోయాడు, ఇది తప్పు తప్పును అరుస్తూ ఉన్నారు. ఇక్కడ అరుస్తున్నా వినకుండా దృష్టజుమ్నుడు ఒక పిచ్చి ఎక్కినట్లుగా జుట్టు పట్టుకుని ద్రోణుని శిరస్సును నరికాడండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ అన్నీ జాగ్రత్తగా వినాలి, తొందర పడకూడదు, అన్నీ వస్తాయి, ఎప్పుడైతే రావాలి, మన గాభరాలు మన తొందరలు కాదు. అందుకే ఇక్కడ మహానుభావుడు ఎప్పుడైతే జీవజ్యోతి లీనమయ్యిందో, దుష్టజుమ్నుడు మరణించిన తర్వాత ద్రోణుని తలను నరికాడు. ఇది తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే పనిచేశాడో వెంటనే సిగ్గుపడ్డారు పాండవులందరూ కూడా. నిజానికి ద్రోణుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎన్ని సన్నివేశాలు మనం జాగ్రత్తగా చూడవలసిన అంశం ఏమిటంటే, మన వాళ్ళు అబద్ధమాడా? నిజానికి అబద్ధమాడలేదు, కానీ ఒక చిన్న తప్పు మాత్రం చేశాడు ధర్మరాజు. ఏమిటంటే అశ్వత్థామ హతహ అని చెప్పమంటే అక్కడికి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతహ అని కుంజరహ అని లోపల అన్నాడండి. ఎందుకు అసలు తన సొంత తెలివితేటలు చూపించాలి చెప్పండి, అది చిన్న పొరపాటుట. ఏమిటది ఇక్కడ తెలుసుకోవాల్సినది? ఎందుకంటే చిట్ట చివరికి ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు నరకాన్ని చూపిస్తాడట ఇంద్రుడు. నువ్వు అసలు స్వర్గానికి వెళ్ళవలసిన వాడే, కానీ నరకాన్ని చూడమని చిన్న బాధను అనుభవించాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు చేస్తావు నీ గురువు దగ్గర, అంతే, అద్దీంతా అయిపోయిందిలే పద అన్నాడు. ఒక్కటి ఒక్క లోపం మాత్రం ఆయనకు ఉందిట. అదే లోపం, అసత్యం పలికిన దోషం కాదు. మరి ఏమిటి ఆ దోషం? ఇది సూక్ష్మమైన రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ విధంగా మహానుభావుడైన ధర్మరాజు అశ్వత్థామ హత అనకుండా కుంజరహ అన్నాడు, ఇలా ఎందుకు అనాలండి అది? ఇక్కడ అశ్వత్థామ హతహ అని చెప్పమన్నాడు ఎవరు? కృష్ణుడు. అది అబద్ధం, దోషం లేదులే, ఇప్పుడు అబద్ధం దోషం లేదని చెప్పాక అశ్వత్థామ హతహ అని చెప్పాలి. కానీ ఎక్కడ సత్యం తప్పుతున్నానని లోపల ఎక్కడో అపరాధభావం, గిల్టీ కాన్షియస్నెస్ ఉందండి అతనికి. అందుకే అశ్వత్థామాత కుంజరహ లోపల నొక్కాడు. ఆ నొక్కడం వల్ల అతనికి అసత్య దోషం లేదు, కానీ వంచన అనే దోషం వచ్చింది. ఇది తెలుసుకోండి, ఇక్కడ వంచన అనే దోషం వచ్చింది. అదే అశ్వత్థామాత అంటే ఏ బాధ లేదు, గురువంచన అనే దోషం వచ్చింది. వంచయిత్వ అంటాడు ఇక్కడ యొక్క దోషం. అంతేకాదు దాని ప్రభావం అక్కడే చూపించింది వెంటనే యుద్ధం దగ్గరే. ఏమిటా ప్రభావం అంటే, తస్య పూర్వం రథ పద్భ్యాశ్చతురంగులమున్మత బభూవైవం తతోనొత్తే తస్య వాహో స్పృశన్ మహీం. అంతవరకు మొత్తం యుద్ధంలో ఒక్కడి రథం మాత్రమే భూమిని తాకకుండా నాలుగు అంగుళాలు ఎత్తుమించి వెళుతుందండి. ఎందుకంటే యుధిష్ఠిరుడు సర్వ పాండవులకు అధిపతి, ధర్మమూర్తి, ధర్మరాజు. అందుక రథాన్ని దివ్యత్వం ఆవహించిందని ధర్మశక్తి చేత రథం దివ్యమైపోయింది. దివ్యమైంది కనుక దేవతల రథము వలె భూమికి తాకకుండా నాలుగు అంగుళాల పైన ఉంది. ఇంతవరకు ధర్మరాజు యొక్క రథం మొత్తం 15 రోజులు చూడండి. ఎప్పుడైతే అశ్వత్థామ హతహ అంటూ కుంజరహ అన్నాడో అది తాకి నేలకు తగిలింది రండి ఒక్కసారి. అంటే ఆ ఒక్క దోషం వల్ల రథానుకున్న దివ్యత్వం పోయింది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కేవలం వంచయిత్వ తద్దోషం, అదే కానీ కృష్ణుడు చెప్పమన్నట్టు అశ్వత్థామ హత అంటే దోషము రాదు. అది శంకించి తప్పేమో అని ధర్మాన్ని శంకించడం చేత అది వంచన రూపంలో మారిపోయింది. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం అండి. పైగా ఇది అసత్యం ఎలా అవుతుంది ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అశ్వత్థామ చావడు చిరంజీవి అన్న విషయం అందరికీ తెలుసు. పైగా తాను తపస్సు చేసి తీసుకొచ్చిన వరం ఇది. అశ్వత్థామ విషయంలో తపస్సు చేసి తెచ్చుకున్నాడు ద్రోణాచార్యుడు. అటువంటప్పుడు అశ్వత్థామ మరణించాడంటే ఎలా నమ్ముతాడండి? అందుకే భీముడు అశ్వత్థామ అతహాన్ని ఆయన పట్టించుకోలేదు. ఎందుకు వాడు ఎలాగో మరణించడని తెలుసు. అటువంటప్పుడు ధర్మరాజు అంటే మాత్రం ఎందుకు పట్టించుకున్నాడు? ఇది అక్కడ ప్రతిజ్ఞను జాగ్రత్తగా చూడాలి. శ్రద్ధాళువైన సత్పురుషుడు అప్రియము పలికితే అని ఒక మాట ఉన్నది ఇక్కడ. శ్రద్ధాళువైన సత్పురుషుడు అంటే ధర్మరాజు అప్రియం పలికాడు. ఏంటి అప్రియం? తన కొడుకు మరణించాడు అనే మాట తనకు అప్రియం. మరణించాడా లేదా అనేది కాదు, మాటే అప్రియం. అని కొంతమంది నేను పోతానంటే అమంగళం పలకకురా అంటారు. ప్రియమైన వాళ్ళ పట్ల అది ఉంటుంది. కనుక అప్రియమైన మాట వినడం చేత మహానుభావుడు తాను అస్త్రముడు విడిచిపెట్టాడు. కానీ అప్పుడు కూడా విడిచిపెట్టలేదని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత భీముడు వచ్చి హెచ్చరించడం, ఋషులు చెప్పినటువంటి ఇంకా నీ టైం అయిపోయింది వదిలిపెట్టు, ఇలా చేస్తే దుర్మార్గం సుమ ఇంకా అయితే చెప్పిస్తారు ఋషులు, అది కూడా గుర్తుకొచ్చింది. కేవలం ధర్మరాజు మాటే కాదు, ఋషులు చెప్పిన కర్తవ్యం, కృష్ణుడి యొక్క ప్రబోధం కూడా పనిచేసి ద్రోణుడు ఆ విధంగా ధనుస్సును అక్కడ విడిచిపెట్టి యోగం ద్వారా విడిపోయాడు. కానీ దుష్టజ్యుమ్నుడు చేసిన పని మాత్రం చాలా అసహ్యకరమైన పని. దానితో మహానుభావుడైనటువంటి యుధిష్ఠిరుడు సంతాపం చెందాడు. అర్జునుడైతే చేదరించుకున్నాడు, చేసిన పని ఏం బాగులయ్యేదయ్యా దుష్టజ్యుమ్న, ఏం బాగులేదు అంటూ, అసలు మాకే చాలా బాధగా ఉంది, విద్య నేర్పినటువంటి గురువుని మేము ఈ విధంగా సంహరించవలసి వచ్చింది, ఏదైనా ఇది మా చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది ఈ విధంగా గురువుని చంపేమని. ఘాతయిత్వార్జ రాజ్యార్థే మృతం శ్రేయో న జీవితం, ఒక్క రాజ్యం కోసమని గురువుని మేము సంహరించాం, తప్పు. చిరం స్థాస్యతి చ అకీర్తి త్రైలోక్యే సచరాచరే, మా అకీర్తి ఇలా ఉండిపోతుంది. ఎలాగూ అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు అర్జునుడు, రామే వాలివధాద్యజ్య దేవం ద్రోణే నిపాతితే. ఇది మాట ఇక్కడ తెలుసుకోవాల్సింది. రాముడికి వాలివధ ఎలా మిగిలిపోయిందో లోకంలో, మాకు ద్రోణవధ కూడా అలాగే మిగిలిపోతుంది అన్నాడు. ఇది అర్జునుడు మాటలను సూక్ష్మం. ఏమిటా మాట అంటే, నిజానికి రాముడు వాళ్ళని వధించిన అధర్మమా? ఇందుకే ధర్మసూక్ష్మం అంటే డెఫినేషన్ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ధర్మశాస్త్రాల్లోనే డెఫినేషన్ ఉంది ధర్మసూక్ష్మం అంటే ఏమిటో. అధర్మంలా కనబడుతుంది కానీ అది ధర్మమే. ఒక్కొక్కప్పుడు సహజ ధర్మం కుదరనప్పుడు ఆపద్ధర్మం అనేది స్వీకరిస్తారు. ఈ ఆపద్ధర్మం సహజ ధర్మ దృష్టితో చూస్తే అధర్మంలా కనబడుతుంది. కనుక అధర్మంలా కనబడుతున్నప్పటికీ ఏది ధర్మమై ఉంటుందో దాన్ని ధర్మ సూక్ష్మము లేదా సూక్ష్మధర్మము అంటారు. అందుకే రాముడికి వాలి వధవలే అని చెప్పడంలో రాముడు వాలిని వధించడం అధర్మం కాదు, అది ధర్మసూక్ష్మం, అధర్మంలా కనబడింది. అలాగే మేము ద్రోణుని వధించడం అధర్మం కాదు, కానీ అధర్మంలా లోకం అనుకుంటూ ఉంటుంది. కొందరైనా అనుకుంటూ ఉంటారు, ఇప్పటికీ అనట్లేదండి చాటుకుంది కొడతాడా అని. అంత రామచరిత్రలో ఆ మాట ఒకటి అనుకుంటూ ఉన్నాం. ఈ అనుకోవడం ఉంటుంది లోకంలో, అలా అంటూ ఉంటారు. అలా అనడానికి కొందరికి ధర్మసూక్ష్మాలు అధర్మంలా కనబడతాయి. అలాగే మేము చేసిన ఇది కూడా ధర్మమే అయినప్పటికీ లోకంలో ధర్మసూక్ష్మం అర్థం కాక చాలామంది అధర్మపరంగా అనుకోవచ్చు. ఇది దీని యొక్క ఉద్దేశం. చక్కటి రమ్యమైన భావన ఉన్నది. మొత్తానికి ఎప్పుడైతే ఈ విధంగా దుష్టజ్యుమ్నుడు అంత భయంకరంగా ద్రోణిని వధించడం కాదు నరికి వేశాడు, వధించడం కూడా బ్రతుకుంటే చంపితే, జుగుప్సాకరమైన ఆ కర్మకి వీళ్ళందరూ నిందిస్తే అప్పుడు అన్నట్ట, నన్ను నిందిస్తున్నావు కానీ నువ్వు చేసిన భీష్మవధ ఏమిటి, ఇవన్నీ ఏమిటి అన్నట్ట. అప్పుడు సాత్యకి సమాధానం చెప్తాడు, అసలు వీళ్ళందరూ నీతో మాట్లాడుతున్నారు కానీ నిన్ను చంపేలయ్యా దుష్టజ్యుమ్న అన్నట్ట. సాత్యకి భీష్ముడిని అర్జునుడు కొట్టిన దాంట్లో పూర్తిగా ధర్మం ఉంది. ఆయన అనుమతి తీసుకుని శిఖండిని ఎదురుగా పెట్టుకుని పరాక్రమం తగ్గించకుండా కొట్టాడు మహానుభావుడు. భీష్ముడు తనంత తాను మరణించాలనుకున్నాడు గనక ఆయన క్రింద కూలేడు. అలాంటి ధర్మబద్ధమైన అర్జున్ యుద్ధానికి నువ్వు చేసిన పనికి మాలను నరకడానికి ఏమైనా సంబంధం ఉందా? ధర్మం తెలియక మహత్వం నిందిస్తున్నావు, నువ్వు చేసిన పని జుగుప్సాకారాన్ని సంహరిస్తానన్నట్ట. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి దుష్టజ్యుమ్నుడు అతడు పుట్టినదే ఇతన్ని సంహరించడం కోసం, అతడు సంహరించలేకపోతే అతడు అగ్నిలోంచి వచ్చినందుకు తను చేయాల్సిన పని తను చేశాడు అంత ఇక్కడ అది. అలాగని దానికి అతడు ఎవరు ఏదైనా వారి కర్మ అనుభవించక తప్పదు గనక, ప్రస్తుతం మనం మనలో మనం కొట్లాడుకోకూడదు గనక మనం శాంతి వహించాలి. జరగవలసింది జరిగింది, జరగాల్సింది చూడండి అనగానే అందరూ భయచకితులయ్యారు. ఎందుకంటే ద్రోణుడి వధతో ఇంకా అటు ఇటు పారిపోతున్న కౌరవ సేనలన్నీ కూడా మళ్ళీ కట్టకొట్టుకుని పరమోత్సాహంగా యుద్ధానికి వస్తున్నాయి. అరే భీష్ముడి వధ అయితే యుద్ధం విరమించారే, ద్రోణుడు వధ అయితే అలాగే విరమించాలిగా, మహాత్ముడు పోయినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కట్టకట్టుకుని ఎలా వస్తున్నారు, వీళ్ళకి ఎవడా ధైర్యాన్ని ఇచ్చాడంటే అర్జునుడు చెప్తున్నాడు అశ్వత్థామ వీళ్ళందరినీ తిరిగి పురికొల్పి తీసుకొస్తున్నాడు. అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు, దుష్టజ్యుమ్నుడు మొదలైన వాళ్ళని సంహరించాలి, మొత్తం అపాండవం చేయాలని గట్టి ప్రతిజ్ఞ పట్టాడు గనక అతను విజృంభిస్తున్నాడని చెప్పి చెప్పగానే అశ్వత్థామ వస్తూనే మొత్తం పాండవులందరూ నాశనం కోసమై ఒక మహాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ. నారాయణాస్త్రము దాని పేరు, నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. నారాయణాస్త్రం జ్వాలలు చిమ్ముతూ వచ్చిందని మొత్తం పాండవ సేనలన్నింటి మీదకి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి చూసి ఇది నారాయణాస్త్రం, దీని అనుపాలన ఏమిటి, దీనికి ఉపసంహారం ఏమిటి, ఇవి నాకు అర్జునుడికి తప్ప ఎవరికి తెలియదు, ఒక్కటే దీనికి ఉపసంహారం, మీరందరూ రథాల మించి, రథాల మీద ఉన్నవాళ్ళు రథాల మించి, గుర్రాల మీద ఉన్నవారు గుర్రాల మించి, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మించి ప్రతివారు దిగిపోండి, ముందు దిగిపోయి శస్త్రాస్త్రాలు పడేసి దండం పెట్టండి అంతే. ఎందుకంటే అది నారాయణాస్త్రం అంటే నారాయణ స్వరూపం, వాటి ముందు మీరు శస్త్రాస్త్రాలు ప్రయోగించవద్దు, అవి కింద పడవేసి నమస్కరించి వినమ్రులై ఉంటే అది తప్పకుండా సద్దుమణిగిపోతుంది, అనుగ్రహిస్తుంది అని సాక్షాత్ నారాయణుడు చెప్పాడండి. ఇక్కడ అందరూ ఆ విధంగా చేశారు, కానీ ఒక్కడు మాత్రం ఈ నారాయణాస్త్రం ఛేదిస్తానని మహావీరంగా ముందు గడుపుతున్నాడు, గద పట్టుకుని భీముడు రథం మీద ఉన్నాడు. ఆయన వెళుతూ ఉంటే ఆ నారాయణాస్త్రం ఒక్క అతన్ని మాత్రమే ఆక్రమించి వ్యాపించిపోయింది, నిశ్చేష్టుడైపోయాడు భీముడు. ఆ సమయంలో భీముడికి ఏమవుతుందో అని భయం వేసి అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి భీమ రథం మీదకి వెళ్ళి రథం మీద ఉన్న ఆయుధాలన్నీ కింద పడేసి బలవంతగా భీముడిని కిందకి లాగి దిగవయ్యా మేమందరం చేతకాకనా అని చెప్పగానే భీముడు కిందకి దిగాడు. అప్పుడు భీముడు కాపాడుపడ్డాడు. చూసారా, తనను నమ్ముకున్నవాడు ఒక్కడు పొరపాటు చూసినా పరమాత్మ గమనించుకుని రక్షించుకుంటాడు, ఇంకేం కావాలండి. ఇక్కడ ఈ విధంగా వీళ్ళందరినీ కాపాడాడు. అది చూశాడు, అబ్బా నారాయణాస్త్రం ఇలాగైపోయింది ఏమిటి అని వెంటనే భయంకరమైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ ఆగ్నేయాస్త్రం తీవ్రంగా వచ్చింది, అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం. ఆ అస్త్రం వ్యాపించిపోయి ఒక అక్షౌహిణి శానం నాశనం చేసిందండి మొత్తం కూడా. దానితో ఆశ్చర్యచక్తమైపోయాడు అశ్వత్థామ. అది వేసినటువంటి అశ్వత్థామ బలానికి అక్షౌహిణి శాన నాశనం ఇవ్వడమేంటి, నిజానికి ఇది ఇంకా ఎంతో నాశనం చేయాలని అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు. తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అది చూసినటువంటి అర్జునాదులు దీనికి ప్రతిక్రియ ఏమిటా అని వారుణాస్త్రాన్ని ప్రయోగించి చల్లబరిచాడు మహానుభావుడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రక్షించవలసి వచ్చింది. వారుణాస్త్ర బ్రహ్మాస్త్రములు చూసారా, సమయం చూసి ప్రయోగించాలి, ఉపసంహారం తెలియాలి. అంత చక్కగా అర్జునుడు వాడుకున్నాడు మొత్తం రక్షణ కోసం, రక్షణ కోసం వాడాడండి మొత్తం. అతని అస్త్రం ఉపసంహరింపబడింది. ఆశ్చర్యచకితులైపోయారు. ఆగ్నేయాస్త్రం వేస్తే మొత్తం పాండవ సేన అంతా చురచురలాడిపోయింది, కానీ ఒక అక్షౌహిణి సేన తగలబడిపోయింది, మిగిలిన వాళ్ళు మళ్ళీ రక్షింపబడ్డారు. అసలు వాళ్ళు రక్షింపబడాలి అంటే ఏమాత్రం గాయపడకుండా ఇద్దరు నిలబడ్డారు. ఇదంతా ఆశ్చర్యం కలిగిందండి అశ్వత్థామకి. ఆనాటి యుద్ధం విరమణమైపోయింది. ప్రక్కకు వెళ్ళి కూర్చుని అశ్వత్థామ బాధపడుతున్నాడు, అసలు నారాయణాస్త్రానికి ఒక్కడ మిగలకూడదు, ఇప్పుడు వేసిన ఆగ్నేయాస్త్రానికి ఇలా జరిగింది, ఏమిటిది, కృష్ణార్జునుడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తెలుసుకోవాలి అని అనుకుంటూ స్మరించగానే వ్యాసుడు వచ్చాడు అశ్వత్థామ వద్దకు. వచ్చి అప్పుడు వ్యాసుడితో అడుగుతున్నాడు, నేను వేసిన అస్త్రముల విషయం ఏంటో నాకు తెలుసు, అది ఎవరిని మిగల్చదు. అలాంటిది పాండవులందరూ కాపాడబడ్డారు, వాళ్ళని కాపాడిన వాడు కృష్ణార్జునుడు, వాళ్ళు లేకపోతే ఎవరో నిలబడరు. ఎలా జరిగింది ఇది అంటే, కృష్ణార్జునుల వారు నీకు తెలియదయ్యా చెప్తున్నాను విను, ఈ కృష్ణార్జునుల్లో కృష్ణుడు సాక్షాన్ నారాయణుడు, ఈ నారాయణుడు సామాన్యుడు కాడు. ఆయన ఒకప్పుడు బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నటువంటి వాడు. ఆ తపస్సుకు సంతోషించి పరమేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు, విశ్వేశ్వరుడైన సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవగానే సతేన తపసా తాత బ్రహ్మభూతో యదాభవత్ తతో విశ్వేశ్వరం యోనిం విశ్వశ్చ జగతపతిం రుద్రమీశాన వృషభం హరం శంభుం కపర్దినం. కపర్దయ్యైన రుద్రుడైన హరుడైన పరమేశ్వరుడైన సదాశివుని సాక్షాత్కారం పొందాడు నారాయణుడు తన తపస్సుకు ఫలంగా. అలా నారాయణుడు బదరికాశ్రమంలో తపస్సు చేస్తే వచ్చే శివుడు నారాయణుని పేరు మీద జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే కేదారేశ్వరం అండి, తెలుసుకోవాల్సింది. మొత్తానికి వచ్చినటువంటి ఆ శివుని నమస్కరిస్తూ నారాయణుడు పినాకధారి నీలకంఠ అచింత్యా శంకరా అని స్తుతిస్తూ ఉంటే నారాయణ మహర్షి కొన్ని వరాలు ఇచ్చాడు, మీరు మహాప్రతాపవంతులు అవుతారు, మిమ్మల్ని ఏ అస్త్రములు శస్త్రములు మీ ఇరువురిని ఏమి చెయ్యవు అని శివుడు వరమిచ్చాడు. ఆ వరము చేత పైగా ఆ శివుడు ఎవరనుకున్నావు, ఆ నారాయణుడు ఎవరనుకున్నావు, ఒకే తత్వము రెండు రూపాలు ధరించిందయ్యా, అదే ఆ శివకేశవులు. కాబట్టి ఆ శివుడు అనుగ్రహం కలిగిన శివస్వరూపం కలిగినటువంటి నరనారాయణులని ఏది చేయలేదు సుమా. పైగా ఈ నరనారాయణులు కృష్ణార్జునులుగా వస్తూ నిత్యము శివలింగ పూజ చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత వీళ్ళు ధన్యులయ్యారు. సర్వరూపం భవజ్ఞాత్వా లింగేయోర్చయతి ప్రభుం ఆత్మయోగాశ్చ తస్మిన్ వై శాస్త్రయోగాచ్చ సస్వతాః. ఎవడు నిరంతరం లింగారాధన చేస్తాడో వాడికి ఆత్మయోగము శాస్త్రయోగము కూడా సిద్ధిస్తాయి. అంత గొప్పది సుమ లింగారాధన. నువ్వు చేస్తున్న శివ పూజ కాదన్ను అశ్వత్థామ, కానీ స్వామిని మూర్తిగా భావిస్తూ నిత్య పూజ చేస్తావు. వాడు నిత్యం లింగార్చన చేస్తారు. లింగార్చన అనగా శివలింగాన్ని పూజించడం అని భౌతిక అర్థం చెప్పడం కాదండి. లింగార్చన అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో, ఇది లింగార్చన అంటే చెప్తున్నాడు. లింగం అంటే లయనాల్ లింగముచ్యతే, అన్నిటా లీనమయ్యేది, అన్నిటినీ లీనం చేసుకునేది లింగం. స సర్వ ప్రపంచమంతా వ్యాపించి ఆపాతాళ నభస్త భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అని వర్ణించినటువంటి జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పుణ్యేందువంతామృతై సర్వ విశ్వమంతా లీనమై అన్నింటినీ లీనం చేసుకునే మహాచైతన్యమున్నదో అది శివుడు. కనుక శివుడు అష్టమూర్తులుగా విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయనలో మనం లీనమయ్యున్నాం, ఆయన మనలో లీనమయ్యున్నాడని తెలుసుకుని లింగ శరీరం అనగా మన మనస్సు, సూక్ష్మేంద్రియములు. ఈ మనస్సుతో సూక్ష్మేంద్రియములతో మనస భావనాత్మకంగా శివతత్వాన్ని తెలుసుకుని ఆరాధించడం లింగార్చన. అది నరనారాయణులు ఎప్పుడు చేస్తుంటారు, కనుక వాళ్ళు అజేయులయ్యారు. అందుకు నువ్వు కూడా ఆ భావంతో వెళ్ళు. ఎవరైతే శివారాధన చేస్తారో వారిని గ్రహములు కానీ నక్షత్రములు కానీ పీడించలేవు సుమా. ఆ శివారాధన వల్ల ఈ విధంగా జరిగిందని శివమహిమని చాలా చెప్తాడు వ్యాసుడు ఇక్కడ. ఆ విధంగా అశ్వత్థామ శివుని యొక్క మహిమని, కృష్ణుని యొక్క మహిమని విన్నాడు. ఇవాళ శివునితో ప్రారంభమై శివునితో పూర్తయి శివకేశవులు ఉభయుల్ని కలుపుకుని హరిహరాత్మకమైన చైతన్యాన్ని అద్వైతాన్ని ఆవిష్కరించిన ఆదిశంకర జయంతి నాడు మనం గ్రహించుకున్నాం. అటువంటి అభేద దర్శనంతో, అభేద దర్శన జ్ఞానం అనే మాటతో, హరిహరాద్వైత ప్రతిపాదనతో ఈరోజు ఈ దివ్యమైనటువంటి ద్రోణ పర్వం శ్రవణం చేసిన వారికి సర్వాభీష్మం లభిస్తాయి.